చేసిన పతిసేవ. అశ్వినీ దేవతల మాటలు. శర్యాతి మహారాజు ఇంటికి వెళ్లిన పిమ్మట సుకన్య ధర్మతత్పరురాలై మునిపతికి తీయని ఫలములను కందమూలములను తెచ్చిపెట్టి సేవ చేయుచు అగ్నులను సేవించుచుండెను. ఆమె ప్రేమతో తన పతిని పన్నీటితో స్నానము చేయించి జింక చర్మము ధరింపజేసి దర్భాసనముపై కూర్చుండబెట్టును. ఆ పతివ్రత మునివర్యుని సమీపములో నువ్వులు యవధాన్యము దర్భలు కమండలువు నుంచి మునివర్యా నిత్యానుష్ఠానమొనరింపుము అని మనవి చేయును. నిత్యానుష్ఠానము పూర్తి అయిన పిమ్మట సుకన్య తన ప్రియభర్తను చేతులతో లేవదీసి దర్భలపై గాని వేరొక ఆసనముపై గాని కూర్చొనబెట్టును. పిమ్మట ఆ రాజకన్య పండిన పండ్లను మంచి నీవారన్నమును తీసుకొని వచ్చి భర్తకు తినిపించును. తన భర్త పూర్తిగా భోజనము చేసిన పిమ్మట సుకన్య తన ప్రియభర్తను చేతులతో లేవదీసి దర్భలపై గాని వేరొక ఆసనముపై గాని కూర్చుండబెట్టును. చక్కని తాంబూలమందించును. పిమ్మట భర్తయాజ్ఞతో ఆమె తన పనులు తాను చూచుకొనును. తన పతి తినగా మిగిలినది తాను భుజించి పిమ్మట అతని సమీపమునకు వెళ్ళి ప్రేమ భక్తి ఉట్టిపడునట్లు ప్రభూ ఏమి ఆజ్ఞ అని అడుగును. మీ ఆజ్ఞయైనచో మీ పాదముల నొత్తగలనని పలుకుచూ సుకన్య నిత్యము పతి సేవాపరాయణయై ప్రఖ్యాతి గడించెను. ముని సాయంకాలము హోమము చేసిన మీదట సుకన్య మునిపతికి తీయని ఫలములను తెచ్చి ఇచ్చుచుండును. పిదప ముని అనుమతితో మిగిలిన ఫలములను తాను భుజించును. ఆ కోమలాంగి తన భర్తను మెత్తని శయ్యపై సుఖకరముగా పరుండబెట్టును. తన ప్రియకాంతుడు పరుండియుండగా కులస్త్రీల యొక్క ధర్మములను గూర్చి అతనినడిగి తెలుసుకొనును. భర్తకు పాదసేవ చేసి అతడు నిద్రించిన పిమ్మట భర్త పాదముల యొద్ద తాను నిద్రించును. ఎండలు మెండుగా కాయు గ్రీష్మకాలమున తన భర్తకు చల్లని విసిన కర్రగాలులతో సేవ చేసి సుఖపెట్టుచుండెను. హేమంత ఋతువునందు చిన్న చిన్న పుల్లలు తెచ్చి మంట చేసి ఇప్పుడు మీకు వెచ్చగానున్నదా అని అడుగుచుండును. తెల్లవారకముందే భర్తను లేపి అతని శౌచక్రియకు నీటిని మట్టిని తెచ్చి ఇచ్చుచుండును. అతని శౌచక్రియ పూర్తి అయిన పిమ్మట ఆమె తన భర్త చేయి పట్టుకుని తీసుకువచ్చి ఒక శుభాసనముపై కూర్చుండబెట్టి అతని పాదములను చేతులను మట్టితో నీళ్లతోడను యథావిధిగా కడుగును. ఆ రాజకన్య మునిరాజునకు ఆచమనము చేయించి పండ్లు తోముకొనుటకు పుల్లను తెచ్చి ఇచ్చును. తరువాత ఆమె ముని స్నానము కొరకు వేడి నీళ్లు సిద్ధము చేసి బ్రాహ్మణోత్తమ పండ్లు తోముట పూర్తి అయినచో వేడి నీళ్లు స్నానము చేయుటకు సిద్ధముగానున్నవి. సమంత్రకముగా స్నానము చేయవచ్చును. తూర్పు దిశను సంధ్యారాగము వ్యాపించుచున్నది. హోమ సమయము సమీపించినది. యథావిధిగా హోమము నిర్వర్తించి దేవతార్చన చెయ్యవచ్చు అని ఈ విధముగా సుకన్య మునిపతిని పతినిగా చేసికొని ప్రశంసింపదగిన నడువడికలదై నిత్యము నియమ నిష్ఠలతో భర్తకు ప్రేమతో సేవలు చేయుచుండెను. ఆ పతివ్రత ఈ విధముగా అగ్నులను అతిథులను అభ్యాగతులను పూజించుచు చ్యవన మహర్షిని సంతోషముగా సేవించుచుండెను. ఇట్లుండనొకనాడు సూర్యుని పుత్రులగు అశ్విని దేవతలు ఇద్దరు చ్యవనముని ఆశ్రమము వద్ద స్వేచ్ఛగా విహరించుచుండిరి. స్నానము చేసి తన ఆశ్రమమునకు వెళ్ళుచున్న సర్వాంగ సుందరీయగు సుకన్యను వారిరువురును చూచినారు. దేవకన్య వంటి సౌందర్య రాశియగు సుకన్యను చూచి మోహమధికము కాగా ఆమె వద్దకు వెళ్ళి ఇట్లనిరి, ఓ గజగామిని సుందరి, క్షణమాగుము. మేము దేవతలము, మేమడిగిన ప్రశ్నలకు నిజమైన సమాధానములు పలుకుము. అందమైన కన్నులు కలదానా? నీవెవరి బిడ్డవు? ఎవరి పుత్రికవు? నీ భర్త ఎవరు? ఒంటరిగా నీవి చెరువులో స్నానము చేయుటకెందుకు వచ్చితివి? లక్ష్మీదేవికి సాటివచ్చు శోభతో వెలుగొందుచున్నావు. నిన్ను గూర్చి తెలిసికొనదలచినాము, నిజము చెప్పుము. పాదరక్షకులు లేకపోవుటచే మెత్తని నీ పాదములు కందిపోవుచున్నవి. ఈ కటిక నేలపై నీ అడుగులు పడుట చూడగా మా గుండెలు బ్రద్దలగుచున్నవి. సుందరీ, నీవు విమానము నెక్కదగిన దానవు. ఈ చిట్టడవిలో నిందులకు సంచరించుచున్నావు. వేలాది దాసీజనముచే కొలువబడదగిన దానవు. నీవు రాజకన్యవో దేవకన్యవో? నిజము చెప్పుము. ఓ పుణ్యాత్మురాలా, నిన్ను కన్న తల్లి ధన్యురాలు, నీ తండ్రియు ధన్యుడు. ఇక నిన్ను వివాహమాడిన భర్త యదృష్టమేమని చెప్పుము. నీ పవిత్ర పాదములు తాకుటచే ఈ భూమి శోభించుచున్నది. నీ భర్త ఎవరో నిజముగా చెప్పుము, వారిని చూడగోరుచున్నాము అను వారి మాటలు విని సుందరాంగి సుకన్య సిగ్గుతో, నేను శర్యాతి మహారాజు కుమార్తెను, చ్యవన మహర్షి భార్యను. నా తండ్రి నన్ని మునీశ్వరునికిచ్చి వివాహము చేసినాడు. ఈ మునికి నేను సహధర్మచారిణిని. నా భర్త తపశ్శాలి, వృద్ధుడు, గృడ్డి. నేను ప్రేమతో భక్తితోడను, నిరంతరము నా భర్తను సేవించుచుందును. మీరెవరు? ఏ పని మీద వచ్చితిరి? నా భర్త ఆశ్రమమందున్నాడు. మీరు అక్కడకు వచ్చి ఆశ్రమమును పావనము చేయుడు అని వినయముతో పలికెను అని సుకన్య పలుకగా అశ్విని దేవతలు ఇట్లనిరి, ఓ కళ్యాణి, నీ తండ్రి నిన్ని మునికి ఎందులకు దానము చేసెను? ఓ సుందరి, నీవి వన ప్రదేశమున మెరుపు తీగవలే వెలుగొందుచున్నావు. దేవతలందుకూడా నీ అంతటి అందగత్తే కనబడలేదు. నీవు దివ్య మాల్యాంబరములు, దివ్యాభరణములు ధరింపతగినదానవు. ఈ నారచీరలు నీకు తగవు. ఓ విశాలాక్షి, నీవు ముసలివాణిని, గ్రుడ్డివాణిని భర్తగా స్వీకరించి ఈ నట్టడవిలో నెందుకు బాధపడుచున్నావు? అయ్యో, విధి విలాసమెంత విపరీతమైనది! మిసమిసలాడు నిండు యౌవనము పొంగులు వారుచుండ ఆ ముసలివాణిని వరించి ఏమీ సుఖపడుదువు? నవయౌవనమందున్న నిన్ను విధాత గ్రుడ్డివానికి భార్యగా చేసినాడు. నీకితడు తగినవాడు కాడు. ఇంకొకని నీ పతిగా వరింపుము. లేనిచో నీ జీవితమంతయు వ్యర్థమే కదా. గ్రుడ్డివాడు భర్తయగుట అరణ్యమున నివసించుట, జింకతోలు కట్టుకొనుట, ఇవన్నీయు నీకు తగినవి కావని తలచుచున్నాము. ఓ శుభాంగి, ఈ పండు ముసలి మునిని సేవించిన నీకేమి సుఖము? దోరవయస్సు వ్యర్థము చేయకుము. మాలో ఒకనిని వరింపుము. శుభాంగి, నిన్ను పోషించి రక్షించుట చేత కాని వానిని, నీలోని కోర్కెలు తీర్చజాలని వానిని, భాగ్యహీనుని మునిని వదిలి మా ఇరువురిలో నచ్చిన వానిని వరింపుము. శుభాంగి, ఇట్టి ముసలి చీకుతో ఎట్లు కాలము గడుపగలవు? నీవు సుందర నందవనమందు చైత్రరథమునందును స్వేచ్ఛగా విహరింపుము. నీవు రాజకన్యవు, శుభ లక్షణములు కలదానవు. ఈ వనమందు తగిన జంట లేక ప్రొద్దెట్లు గడుచును? ముసలి మునిని వదిలి మాలో ఒక్కని నీ వరించి స్వర్గ సుఖములనుభవింపుము. ఈ గ్రుడ్డివానితో ముసలివానితో ఈ అడవి యందు నీకేమి సుఖము కలుగును? నీ పడుచుతనమెక్కడా? ఈ గ్రుడ్డి వృద్ధుడెక్కడా? దుఃఖములు నీకు ఇష్టమా ఏమి?